ఒక కళ 55వది. ఈరోజు రసజ్ఞత లేని రోజు. ఆలస్యపోయిన జీవితం యొక్క వివరింపశక్యం కాని ఒక బాధ. అంతసేపు నా హృదయంలో తారాడుతున్నారు. మానవ నాయకుడికి దూరంగా పర్వతాల నడుప రాత్రి గడుస్తున్న కొద్దీ ఒకే ఒక దీపం ప్రకాశిస్తుందని నేను కలగన్నాను. ఒక ప్రశంసాపాత్రను మనోరంజకమైన అభిప్రాయాన్ని నేను కలగన్నాను. రాత్రి గడుస్తున్న కొద్దీ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలతో ప్రకాశించే కాంతిని నేను కలగన్నాను. హృదయాంతరాళాలలో ప్రశంసాపాత్రము మనోరంజకమైన భావన వివరింపశక్యం కాని బాధ అలసిపోయిన జీవితం యొక్క రసజ్ఞత లేని రోజు. సమాధానం కనుక్కోలేని రహస్యాన్ని నేను ఆలోచిస్తున్నాను. ఆకాశంలో క్షణిక వెలుగుగా కనిపించే ఆ ప్రేమను అపహరించాలని నేను కోరుకుంటున్నాను.